జాగ్రతః జాగ్రతో దూరం దూరముదైతి ఉదైతి దైవం ఉదైతి ఐతి దైవం తత్ తదో సుప్తస్య ఓం విత్యోహం సుప్తస్య తథా తథైవ ఏవైతి ఏతి దూరంగమం జ్యోతిషాం దూరంగమమితి దూరం గమం జ్యోతిషాం జ్యోతిః జ్యోతిరేకం ఏకం తత్ అన్మే మే మనః శివసంకల్పం శివసంకల్పమస్తు శివసంకల్పమితి శివ సంకల్పం అస్తిత్యస్తు పితన్నో స్తోషం స్తోషం మహః మహోధర్మాణి ధర్మాణం తవీషీం తవీషీమితి తవీషీం యస్య త్రితః త్రితోవి యోజసా ఓజసా వృత్రం వృత్రం విపర్వం విపర్వమర్దయత్ విపర్వమితి విపర్వం అర్దయదిత్యర్దయత్ అన్విత్ ఇదనుమతే అనుమతే త్వం అనుమత ఇత్యనుమతే త్వం మన్యాసి మన్యాసీశం సంచనః నస్కృతి కృధీతి కృధి కర్తే దక్షాయ దక్షాయనః నో హినో హిను ప్రణాః న ఆయోగ్రేషి ఆయోగ్రేషి తారిషః తారిష ఇతి తారిషః శనీవాలి పృథుష్టుకే పృథుష్టుకే యా పృథుస్తుక ఇతి పృథుష్టుకే యా దేవానాం దేవానామపి అసి స్వసా స్వసేతి స్వసా విషస్వాహమియం అవ్యమాహూతం ఆహూతం ప్రజాం ఆహూతమిత్రా హూతం ప్రజాం దేవి ప్రజామితి ప్రజాం దేవి దిదిద్ధి దిదిద్ధినః నదితేనః పంచ నద్యాః నద్యః సరస్వతీ సరస్వతీమపి అపీయంతి యంతి సస్రోతసః సస్రోతస ఇతి సస్రోతసః సరస్వతీ తు పంచధా పంచధాసో సో దేశే సో ఇతి సో దేశే భావతే అభవత్ సరిత్ సరిదితి సరిత్ త్వమగ్నే అగ్నే ప్రథమః ప్రథమో అంగీరా అంగీరా ఋషిః ఋషిర్దేవః దేవో దేవానాం దేవానామభవః అభవ శివః శివస్తఖాః సఖేతి సఖాః తరౌ రతే రతే కవయాః కవయో విద్మనాపసః విద్మనాపసో జాయంత విద్మనాపస ఇతి విద్మనాపసః అజాయంత మరుతాః మరుతో భ్రాజదృష్టయః భ్రాజదృష్టయ ఇతి భ్రాజత్ దృష్టయః త్వన్నాః నో అగ్నే అగ్నే తవ తవ దేవ దేవ వాయుభిః వాయుభిర్మఘోనాః వాయుభిరితి వాయుభిః మఘోనో రక్ష రక్ష తన్వాః తన్వశ్చ చ వంద్యా వందేతి వంద్యా త్రాతా తోకస్య తోకస్య తనయే తనయే గవాం గవామపి అస్య నీమేషం అనీమేషాం రక్షమాణః అనీమేషమిత్యని మేషం రక్షమాణస్తవ తవౌ వ్రతే వ్రతైతి వ్రతే ఉత్తానాయామవ అవభరా భరా చికిత్వాన్ చికిత్వాన్ సద్యః సద్య ప్రవీత ప్రవీత వృషణం ప్రవీతేతి ప్రవీత వృషణం జజానా జజానేతి జజానా అరుషస్తూ పోరుషత్ అరుషస్తూ పయుత్యరుష స్తూపః ఋషదస్య అస్య పాజాః పాజ ఇలాయాః ఇలాయాః స్తుత్రః పుత్రో వయునే వయునే జనిష్ట అజనిష్టేత్యజనిష్ట ఇలాయాస్త్వా త్వా పరే పరే వయం వయన్నాభాః నాభా పృథివ్యా పృథివ్యా అధీ అధీత్యధీ జాత వేదోనీ జాత వేద ఇది జాత వేద విధీమహి ధీమహ్యగ్నే అగ్నే హవ్యాయ హవ్యాయ వోల్హవే వోల్హవైతి వోల్హవే ప్రమన్మహే మన్మహే సవసానాయ సవసానాయ శూషం శూషమాంగూషం ఆంగూషం గిర్వానసే గిర్వానసే అంగిరస్వత్ అంగిరస్వదిత్యంగిరస్వత్ సువృక్తిస్తువతే సువృక్తిరితి సువృక్తి స్తువత రిగ్మియాయ రిగ్మియాయార్చామ అర్చామార్కం అర్కం నరే నరే విశ్రూతాయ విశ్రూతాయేతి శ్రూతాయ ప్రవాహ ఓం మహే మహే మహి మహి నమః నమో భరద్వం భరద్వమాంగూష్యం ఆంగూష్యాం సవసానాయ సవసానాయ సామ సామేతి సామ ఏనానః నపూర్వే పూర్వే పితరాః పితరః పదజ్ఞాః పదజ్ఞాచ్చంతః పదజ్ఞా ఇది పదజ్ఞాః అర్చంతో అంగీరసః అంగీరసో గా అవిందన్ అవిందన్నిత్యవిందన్ ఇచ్ఛంతి త్వా సోమ్యాసాః సోమ్యాసస్సఖాయ సఖాయ శృణ్వంతి శృణ్వంతి సోమం సోమం దధాతి దధాతి ప్రయాగ్నేసి ప్రయాగ్నేసి ప్రయాగ్నేసి ఇతిక్షంతే అభిషస్తిం అభిషస్తిం జనానాం అభిషస్తిమిత్యభిషస్తిం జనానామింద్ర ఇంద్రత్వత్ ప్రదాకః ఆకః కశ్చన చనహి హి ప్రకేతః ప్రకేత ఇతి ప్రకేతః నతే తే దూరే దూరే పరమా పరమాచీత్ చిద్రజా అగ్నేసి రజాగ్రస్యాతు పాతు తు ప్రయాహి యాహి హరివః హరివో హరిభ్యాం హరివయితి హరివః హరిభ్యామితి హరిభ్యాం శిరాయ వృష్ణే వృష్ణే సవనా సవనా కృతా క్రేమా ఇమా యుక్తాః యుక్తాగ్రావాణః గ్రావాణః సమిధానే సమిధానే అగ్నౌ సమిధానయితి సంవిధానే అగ్నాయిత్యగ్నౌ అషాయుహల్యుత్సు యుత్సు ప్రతానాసు యుత్స్విది యుత్సు ప్రతానాసు పప్రిం పప్రిగ్గస్పర్షాం స్పర్షామప్సాం స్వస్సామితి స్వః సాం అప్సాం వృజనస్య వృజనస్య గోపాం గోపామితి గోపాం భరేషు జాగ్నసు క్షితిం భరేషు జామితి భరేషు జాం సుక్షితిం సుశ్రవాసం సుక్షితిమితి సుక్షితిం సుశ్రవాసం జయంతం సుశ్రవాసమితి సుశ్రవాసం జయంతం పామను అననోమదేవ మదేవ సోమా సోమేతి సోమా సోమో ధేనుం ధేనూం సోమాః సోమో అర్వంతం అర్వంతమాసుం ఆసూం సోమాః సోమో వీరం వీరం కర్మణ్యం కర్మణ్యం దదాతి దదాతీతి దదాతి సాదన్యం విదథ్యం సదన్యమితి సదన్యం విదథ్యాం సభేయం సభేయం పితృశ్రవాణం పితృశ్రవాణయ్యః పితృశ్రవాణమితి పితృశ్రవాణం యో దదాసత్ దదాసదస్మై అస్మాయిత్యస్మై త్వమిమాః ఇమా ఓషధీః ఓషధీః సోమ సోమ విశ్వాః విశ్వాస్త్వం త్వమపః అపో అజనయః అజనయస్త్వం త్వం గాః గాయితి గాః పమాతతంథా ఆతతంథా అతంథోరు ఉర్వంతరిక్షం అంతరిక్షం త్వం త్వం జ్యోతిషా జ్యోతిషావి పితమాః తమో వవత్స వవత్సేతి వవత్స దేవేనానః నో మనసా మనసా దేవ దేవసోమ సోమరాయః రాజో భాగం భాగాం సహసావన్ సహసావన్నభి సహసావన్నితి సహసా వన్ అభియుధ్య విద్యేతి యుధ్య మాత్వాతనతే ఆతనతే తనధీశీషే ఈశీషే వీర్యస్య ఉభయేభ్యప్రాచికిత్సా చికిత్సా గయుష్టౌ గయిష్టాయితి గో ఇష్టౌ అష్టౌ వీ గయక్షతే అక్షత్రకుభాః కపుభ పృథివ్యాః పృథివ్యా స్త్రీ శ్రీధన్వ ధన్వయోజనా యోజనా సప్త సప్త సింధూన్ సింధూనితి సింధూన్ హిరణ్యాక్ష సవిత హిరణ్యాక్ష ఇది హిరణ్య అక్ష సవిత దేవ దేవ ఆగాత్ ఆగాత్ అగాద్దధతే దధద్రత్నా దాసుషే దాసుషే వార్యాణి పార్యాణీతి వార్యాణి హిరణ్యపాణి సవిత హిరణ్యపాణిరితి హిరణ్య పాణి సవిత విచర్షణి విచర్షణి ఉభే విచర్షణిరితి విచర్షణి ఉభే ద్యావా పృథివీ ఉభేయిత్యుభే ద్యావా పృథివీ అంతః ద్యావా పృథివీ ఇతి ద్యావా పృథివీ అంతరీయతే ఈయత ఇతి ఈయతే అపామీవాం అమీవాం బాధతే బాధతే వేతి వేతి సూర్యం సూర్యమభి అభికృష్ణేన కృష్ణేన రజసా రజసాద్యాణోతి శృణోతీణోతి హిరణ్యహస్తో అసూర హిరణ్యహస్తై హిరణ్య హస్త అసూరస్వనీథ సునీథస్వమృళీతః సునీథైతి సునీథః సుమృళీకస్తవాన్ సుమృళీకైతి సుమృళీకః స్వవాన్ యాతు స్వవానితి స్వవాన్ యాత్వర్వాన్ అర్వాగిత్యర్వాన్ అపసేధన్ రక్షసాః అపసేధన్నిత్యప సేధన్ రక్షసో యాతుధానాన్ యాతుధానానస్తాత్ యాతుధానానితి యాతుధానాన్ అస్తాద్దేవః దేవ ప్రతిదోషం ప్రతిదోషం గృణానః ప్రతిదోషమితి ప్రతిదోషం గృణాన ఇతి గృణానః ఏతే పంథాః పంథాః సవితః సవితః పూర్వ్యాసాః సవితరితి సవితః పూర్వ్యాసో రేణవాః అరేణవ సుకృతాః సుకృతా అంతరిక్షే సుకృతా ఇతి సుకృతాః అంతరిక్ష ఇత్యంతరిక్షే తే భిన్నః నో అద్య అద్య పచిభిః పచిభిస్తుగేభిః పచిభిరితి పచిభిః సుగేభిరక్ష సుగేభిరితి సుగేభిః రక్షాచ చనః నో అధి అధీచ చ బ్రూహి బ్రూహి దేవ దేవేతి దేవ ఉభా పీబతం పిబతమశ్వినా అశ్వినో భా ఉభానాః నశర్మ శర్మ యచ్ఛతం యచ్ఛతమితి యచ్ఛతం అవిద్యాభిదూతిభిః ఊతిభిరిత్యూతిభిః ఆప్నస్వతీమశ్వినా అశ్వినా వాచం వాచమస్మే అస్మే కృతం అస్మే ఇత్యస్మే కృతం నాః నో దస్రా దస్రా వృషణా వృషణా మనీషాం మనీషామితి మనీషాం అద్యోత్యేవసే అవసేని నిహ్వాయే వయే వాం వృధే వృధే చ సనః నో భవతం భవతం వాజసాతౌ వాజసాతా ఇతి వాజసాతౌ విభీరక్తుభీ యుభిరిద్యోగ్భీ అక్తుభి పరీ అక్తుభిరిత్యక్తుభీ పరీ పాతం పాతమస్మాన్ అస్మానరిష్టేభిః అరిష్టేభిరశ్వినా అశ్వినా సౌభాగేభిః సౌభాగేభిరితి సౌభాగేభిః ఆరాత్రి రాత్రి పార్థివం పార్థివాం రజాః రజః పితుః పితురప్రాయీ అప్రాయి ధామాభిః ధామాభిరితి ధామాభిః దివః సదా అగ్నిసి సదాగ్నిసి బృహతీ బృహతీవి వితిష్ఠసే తిష్ఠస ఆత్తేషం ఆత్తేషం తేషం వర్తతే వర్తతే తమాః తమ ఇతి తమాః ఉషస్తత్ తచ్చిత్రం చిత్రమాభర ఆభర ధరాస్మభ్యం అస్మభ్యం వాజినీవతి వాజినీవతీతి వాజినీవతి ఏన తోకం తోకం చతనాయం తనాయం చామహే ధామహైతి ధామహే ప్రాతజ్జితం భగం ప్రాతజ్జితమితి ప్రాతః జితం భగముగ్రం ఉగ్రాం హువేమ హువేమ వయం వయం పుత్రం పుత్రమదీతే అదీతేర్యః యో విధత్త విధత్తేతి విధత్త ఆద్రశ్చీత్ చిద్యం యం మన్యమానః మన్యమానస్తురః తురశ్చీత్ చిద్రాజా రాజా ఆచిత్ చిద్యం యం భగం భగం భక్షి భక్షీతి ఇత్యాహ ఆహేత్యాహ పూషన్ తవ తవ వ్రతే వ్రతే వయం వయం నరిష్యేమ ఇష్యేమ కదా కదా చన చనేతి చన స్తోతారస్తే తయిహ ఇహ స్మసి స్మసీతి స్మసి పథస్పథ పరీపతి పథ పాథితి పథ పాథ పరీపతి వచస్యా పరీపతిమితి పరీపతి వచస్యా కామేన కామేన కృతః కృతో అభి అభ్యానట్ ఆనలర్కం అర్కమిత్యర్కం సనాః మోరాసతే రాసచ్చురుధాః శ్రుతశ్చంద్రాగ్రాహ చంద్రాగ్రాధియం ధియం చంద్రాగ్రాజితి చంద్ర అగ్రాహ ధియంధ్రియాం శీషధాతి ధియం ధియమితి ధియం ధియం శీషధాతి ప్రా శీషధాతీతి శీషధాతి ప్రపూషా పూషేతి పూషా త్రీణీ పదా పదాది విచక్రమే చక్రమే విష్ణు విష్ణుర్గోపా గోపా అదాభ్య అదాభ్యదాభ్య అతో ధర్మాణి ధర్మాణి ధారయన్ ధారయన్నితి ధారయన్ తద్విప్రాస విప్రాసో విపన్యవాహ విపన్యవో జాగ్రవాగ్రేషా జాగ్రవాగ్రేషస్సం జాగ్రవాగ్రేషయితి జాగ్రవాగ్రేషా సమింధతే ఇంధత ఇది ఇంధతే విష్ణోర్యత్ యత్పరమం పరమం పదం పదమితి పదం ఘతవతీ భువనానా ఘతవతీ ఘతవతీ భువనానామభిశ్రియా అభిశ్రియోర్వీ అభిశ్రియేత్యభిశ్రియా ఉర్వీ పృథ్వీ ఉర్వీత్యుర్వీ పృథ్వీ మధుదుఘే పృథ్వీ ఇది పృథ్వీ మధుదుఘే సుపేషస మధుదుఘే ఇది మధుదుఘే సుపేషసేషు పేషస ద్యావా పృథివీ వరుణస్ ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ వరుణస్ ధర్మాణ ధర్మాణావిష్కాభితే విష్కాభితే అజరే విష్కాభితే ఇది విష్కాభితే అజరే భూరీరేతస అజరే ఇత్యజరే భూరీరేతసేతి భూరి రేతస ఏనాః నః సపత్నాః సపత్నా అప సపత్నా ఇతి సపత్నాః అపదే తే భవంతో భవంతింద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యామవ ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్నిభ్యాం అవ బాధామహే బాధామహే తాని తానితి తాని ప్రసవో రుద్రా రుద్రా ఆదిత్యా ఆదిత్యాోపరిస్పృశం ఉపరిస్పృశం మా ఉపరిస్పృశమిోపరి స్పృశం మోగ్రం ఉగ్రం చేత్తారం చేత్తారమధిరాజం అధిరాజమక్రన్ అధిరాజమిత్యధిరాజం అక్రన్నిత్యక్రన్ ఆనాసత్యా నాసత్యా త్రిభిః త్రిభిరేకాదశీ త్రిభిరితి త్రిభిః ఏకాదశైరిహ ఇహ దేవేభిః దేవేభిర్యాతం యాతం మధుపేయం మధుపేయమశ్వినా మధుపేయమితి మధుపేయం అశ్వినేత్యశ్వినా ప్రాయో ఆయస్తారిష్టం తారిష్టన్నిః నీలపాగ్నేసి ప్రపాగ్నేసి వృక్షతం వృక్షతాం సేధతం సేధతం దేశాః దేశో భవతం భవతాం సచాభువా సచాభువేతి సచాభువా ఏషవాః వస్తోమాః స్తోమో మరుతః మరుత ఇయం ఇయం గీః గీర్మాంద్రార్యస్య మాంద్రార్యస్య మాన్యస్య మాన్యస్య కారోః కారోరితి కారోః ఏషా ఇషాయాసీయష్ట యాసీయష్ట తన్వే తన్వే వయాం వయాం విద్యామ విద్యామేషం ఇషం వృజనం వృజనం జీరదానం జీరదానమితి జీరదానం సహస్రోమా సహచ్ఛందస సహస్తోమా ఇతి సహస్తోమాః సహచ్ఛందస ఆవృతాః సహచ్ఛందస ఇతి సహచ్ఛందసః ఆవృతః సహ ప్రామాః ఆవృత ఇత్యా వృతాః సహ ప్రామాషాయః సహ ప్రామా ఇతి సహ ప్రామాః ఋషాయః సప్త సప్త దేవ్యాః దేవ్యా ఇతి దేవ్యాః పూర్వేషాం పంథాం పంథామనుదృశ్య అనుదృశ్య ధీరాః అనుదృశ్యేత్యనుదృశ్య ధీరాః అన్వారేభిరే అన్వారేభిరే రక్షాః అన్వారేభిర ఇత్యను ఆలేభిరే తథ్యో న రశ్మీన్ రశ్మీతి రశ్మీన్ ఆయుష్యం వర్చస్యం వర్చస్యాం రాయః రాయస్కోషం కోషమోద్భీదం ఔద్భీదమిత్యోద్భీదం ఇదాం హిరణ్యం హిరణ్యం వర్చస్వద్ వర్చస్వజైత్రాయ జైత్రాయావీశతాత్ ఆవీశతాత్ విశతాదు మాం ఊన్యిత్యో మామితి మాం నలపే తద్రక్షాగ్నేసి రక్షాగ్నేసి నపిశాచాః పిశాచాస్తరంతి తరంతి దేవానాం దేవానామోజాః ఓజ ప్రథమజం ప్రథమజాం హి ప్రథమజమితి ప్రథమజం హేతత్ ఏతదిత్యేతత్ యో విభక్తి విభక్తి దాక్షాయణం దాక్షాయణాం హిరణ్యం హిరణ్యాం సహ స దేవేషు దేవేషు కృణుతే కృణుతే దీర్ఘం దీర్ఘమాయుః ఆయుస్సహ సమానుష్యేషు మనుష్యేషు కృణుతే కృణుతే దీర్ఘం దీర్ఘమాయుః ఆయురిత్యాయుః యదావధ్రన్ ఆవధ్రన్ అవధ్రన్ దాక్షాయణాః దాక్షాయణా హిరణ్యం హిరణ్యాం శతానీకాయ శతానీకాయ సుమనస్యమానాః శతానీకాయేతి శతానీకాయ సుమనస్యమానా ఇతి సుమనస్యమానాః తన్మే మాబధ్నామి ఆబధ్నామి బధ్నామి శతసారదాయ శతసారదాయాయుష్మాన్ శతసారదాయేతి శత సారదాయ ఆయుష్మాంజరదష్టిః జరదష్ట్యర్యథా జరదష్టిరిది జరద్ అష్టిః యథాసం అసమిత్యసం ఉతమాః నోభిః అహిర్వృధ్న్యాః వృధ్న్యః శృణోతు శృణోత్వజః అజయేకపాత్ ఏకపాత్ పృథివీ ఏకపాదిత్యేకపాద్ పృథివీ సముద్ర సముద్ర ఇది సముద్ర విశ్వే దేవా దేవృతృధ ఋతృధో హువానా ఋతృత వృధా హువానాస్తుతా మంత్రా కవిశస్తా కవిశస్తావంతో కవిశస్తా ఇతి కవి శస్తా అవంతిత్యావంతో ఇవాగిరా ఇరా ఆదిత్యేభ్యా ఆదిత్యేభ్యో ఘృతస్నో ఘృతస్నో సనాత్ ఘృతస్నురితి ఘృతస్నో సనాద్రాజభ్యః రాజభ్యో జుహ్వా రాజభ్యైతి రాజభ్యః జుహ్వా జుహోమి జుహోమీతి జుహోమి శృణోతు మిత్ర మిత్రో అర్యమా అర్యమా భగా భగో నః నస్తుజాతః ద్విజాతో వరుణ ద్విజాత ఇతి ద్విజాతః వరుణో దక్షాః దక్షో ఆంసాః ఆంసయిత్యాంసాః సప్తర్షాయః ఋషాయ ప్రతీహితాః ప్రతీహితా శరీరే ప్రతీహితా ఇతి ప్రతీహితాః శరీరే సప్త సప్త రక్షంతి రక్షంతి సదం సదమప్రమాదం అప్రమాదమిత్యప్రమాదం సప్తాపాః ఆపస్వపాదః స్వపాదో లోకం లోకమీయుః ఈయస్తత్ర తత్ర జాగృతః జాగృతో అస్వప్నజౌ అస్వప్నజౌ సత్ర సదౌ అస్వప్నజాయిత్యస్వప్నజౌ సత్ర సదౌ చ సత్ర సదాయితి సత్ర సదౌ చ దేవౌ దేవాయి దేవౌ ఉత్తిష్ఠ తిష్ఠ బ్రహ్మణః బ్రహ్మణస్పతే పతే దేవయంతాః దేవయంతస్త్వా దేవయంత ఇతి దేవయంతాః త్వే మహే ఈమా ఇతి ఈమహే ఉపప్రా ప్రయంతో యంతు మరుతాః మరుత సుదానవః సుదానవ ఇంద్ర సుదానవ ఇతి సుదానవః ఇంద్ర ప్రాసూః ప్రాసూర్భవ భవాస చ సచేతి ప్రనూనం నూనం బ్రహ్మణః బ్రహ్మణస్పతిః పతిర్మంత్రం మంత్రం వదతి వదత్యుఖ్యం ముఖ్యమిత్యుఖ్యం యస్మిన్నింద్రాః ఇంద్రో వరుణః వరుణో మిత్రః మిత్రో అర్యమా అర్యమా దేవాః దేవా ఓకాగ్నసి ఓకాగ్నసి చక్రిరే చక్రిర ఇతి చక్రిరే బ్రహ్మణస్పతే పతే త్వం త్వమస్య అంత్యయంతా యంతా సూక్తస్య సూక్తస్య బోధి సూక్తస్యేతి సూక్తస్య బోధితనాయం తనాయం చ జిన్వా జిన్వేతి జిన్వా విశ్వం తత్ తద్భద్రం భద్రయ్యతే యదవంతి అవంతి దేవాః దేవా బృహత్ బృహద్వదేవ అదేవ విదథే విదథే సువీరాః సువీరా ఇతి సువీరాః ఓం ఓం విశ్వాని దేవా దేవ సవితః సవిత దురితాని దురితాని పరా దురితానీతి దుః ఇతాని పరా సువ సువేతి సువ యద్భద్రం భద్రం తదే తన్నాః నాసువ ఆసువ సువేతి సువ విభక్తారాం భవామహే విభక్తారమితి విభక్తారం హవామహే వసోః వసోశ్చిత్రస్య చిత్రస్య రాధసః రాధస ఇతి రాధసః సమితారం ఋచక్షసం ఋచక్షసమితి నృచక్షసం బ్రహ్మణే బ్రాహ్మణం బ్రాహ్మణం క్షత్రాయ క్షత్రాయ రాజన్యం రాజన్యం మరుద్భ్యాః మరుద్భ్యో వైశ్యం మరుద్భ్యైతి మరుద్భ్యాః వైశ్యం తపాసే తపాసే శూద్రం శూద్రం తమాసే తమాసే తస్కారం తస్కారం నారకాయ నారకాయ వీరహణం వీరహణం పాప్మనే వీరహనమితి వీరహనం పాప్మనే క్లీబం క్లీబమాక్రయాయీ ఆక్రయాయా అయోగూం ఆక్రయాయా ఇత్యా క్రయాయీ అయోగూం కామాయ కామాయ బుభ్రశ్చలూం ఉగ్రశ్చలోమతికృష్టాయ అతికృష్టాయ మాగధం అతికృష్టాయేత్యతి కృష్టాయ మాగధమితి మాగధం నృత్తాయ సూతం సూతం గీతాయ గీతాయ శైలూషం శైలూషం ధర్మాయ ధర్మాయ సభాచరం సభాచరం నరిష్ఠాయి సభాచరమితి సభాచరం నరిష్ఠాయి భీమలం భీమలం నర్మాయ నర్మాయ రేభం రేభాం హసాయ హసాయ కారిం కారీమానందాయ ఆనందాయ స్త్రీశఖం స్త్రీశఖాయేత్యా నందాయ స్త్రీశఖం ప్రమదే స్త్రీశఖమితి స్త్రీ సఖం ప్రమదే కుమారీపుత్రం ప్రమదైతి ప్రమదే కుమారీపుత్రం మేధాయీ కుమారీపుత్రమితి కుమారీ పుత్రం మేధాయీ రథకారం రథకారం ధైర్యాయ రథకారమితి రసకారం ధైర్యాయ తక్షాణం తక్షాణమితి తక్షాణం తపసే కౌలాలం కౌలాలం మాయాయీ మాయాయీ కర్మారం కర్మారాం రూపాయ రూపాయ మణికారం మణికారాం శుభే మణికారమితి మణికారం శుభే వపం వపాం సరవ్యాయి సరవ్యాయాయిషుకారం ఇషుకారాం హేత్యై ఇషుకారమితి ఇషుకారం హేత్యై ధనుష్కారం ధనుష్కారం కర్మణే ధనుకారమితి ధనుకారం కర్మణే జాకారం జాకారం దిష్టాయ జాకారమితి జాకారం దిష్టాయ రజ్జుసర్జం రజ్జుసర్జం మృత్యవే రజ్జుసర్జమితి రజ్జు సర్జం మృత్యవే మృగయం మృగయుమంతకాయ మృగయమితి మృగయుం అంతకాయ స్వనినం స్వనినమితి స్వనినం రవేభ్య పౌంజిష్టం పౌంజిష్టమృక్షీకాభ్య రిక్షీకాభ్యో నైషాహారం నైషాహారం పురుషవ్యాఘ్రాయ నైషాహారమితి నైషాహారం పురుషవ్యాఘ్రాయ దుర్మదం పురుషవ్యాఘ్రాయేతి పురుష వ్యాఘ్రాయ దుర్మదం గంధర్వాప్సరోభ్యాః దుర్మదమితి దుర్మదం గంధర్వాప్సరోభ్యో వ్రాత్యం గంధర్వాప్సరోభ్యైతి గంధర్వాప్సరః యాః వ్రాత్యం ప్రయుద్భ్యాః ప్రయుగ్య ఉన్మత్తం ప్రయుగ్భ్యైతి ప్రయుగ్భ్యాః ఉన్మత్తాం సర్పదేవ జనేభ్యాః ఉన్మత్తమిత్యుత్ మత్తం సర్పదేవ జనేభ్యో ప్రతిపదం సర్పదేవ జనేభ్యైతి సర్ప దేవజనేభ్యాః అప్రతిపదమయేభ్యః అప్రతిపదమిత్యప్రతిపదం అయేభ్యః కితవం కితవమీయ్యతాయై ఈయ్యతాయ అకీతవం అకీతవం పిశాచేభ్యాః పిశాచేభ్యో విదలకారీ విదలకారీయా సుధానేభ్యః విదలకారీమితి విదలకారీం యాతుధానేభ్యః కంటకీకారీం యాతుధానేభ్యైతి యాతు ధానేభ్యః కంటకీకారీమితి కంటకీకారీం సంధయే జారం సంధయ ఇతి సంధయే జారం గేహాయ గేహాయోపపతి ఉపపతిమార్చీ ఉపపతిమిత్యుప పతి ఆర్తీ పరివిత్తం ఆర్త్యాయిత్యా వృత్తి పరివిత్తం నిర్వృత్తి పరివిత్తమితి పరివిత్తం నిర్వృత్తి పరివిధానం నిర్వృత్యాయితిని వృత్తి పరివిధానమరాధ్యై పరివిధానమితి పరివిధానం అరాధ్యాయేదిషు పతి ఏదిషు పతి నిష్కృత్యై ఏదిషు పతిమిత్యేదిషు పతి నిష్కృత్యై వేషస్కారీ నిష్కృత్యాయితిని వృత్తి వేషస్కారీ జ్ఞేసం జ్ఞానాయ వేషకారీమితి వేషకారీ సంజ్ఞానాయ స్మరకారీ సంజ్ఞానాయేతి సంజ్ఞానాయ స్మరకారీయం ప్రకామోద్యాయ స్మరకారీమితి స్మర కార్యం ప్రకామోద్యాయోపసదం ప్రకామోద్యాయేతి ప్రకామ ఉద్యాయ ఉపసదం వర్ణాయ ఉపసదమిత్యుపసదం వర్ణాయ అనురుధం అనురుధం బలాయ అనురుధమిత్యనురుధం బలాయోపదాం ఉపదామిత్యుపదా ఉత్సాదేభ్య కుబ్జం ఉత్సాదేభ్యుత్ సాదేభ్య కుబ్జం ప్రముదే ప్రముదే వామనం ప్రముదైతి ప్రముదే వామనం ద్వార్భ్యశ్రామం ద్వార్భై ద్వాభ్య సామగ్రస్వప్నాయ స్వప్నాయాంధం అంధమధర్మాయ అధర్మాయ బధిరం బధిరం పవిత్రాయ పవిత్రాయ భిషజం భిషజం ప్రజ్ఞానాయ ప్రజ్ఞానాయ నక్షత్రదర్శం ప్రజ్ఞానాయేతి ప్రజ్ఞానాయ నక్షత్రదర్శమా శిక్షాయీ నక్షత్రదర్శమితి నక్షత్ర దర్శం ఆశిక్షాయై ప్రశ్నినం ఆశిక్షాయాయిత్యా శిక్షాయై ప్రశ్నినముపశిక్షాయై ఉపశిక్షాయాభిప్రశ్నినం ఉపశిక్షాయాయిత్యుపశిక్షాయై అభిప్రశ్నినం మర్యాదాయి అభిప్రశ్నినమిత్యర్థి ప్రశ్నినం మర్యాదాయి ప్రశ్నవివాకం ప్రశ్నవివాకమితి ప్రశ్న వివాకం అన్మేభ్యో హస్తిపం హస్తిపం జవాయ హస్తిపమితి హస్తిపం జవాయ అశ్వపం అశ్వపం పుష్ట్యై అశ్వపమిత్యశ్వపం పుష్ట్యై గోపాలం గోపాలం వీర్యాయ గోపాలమితి గోపాలం వీర్యాయాపాలం అవిపాలం తేజసే అవిపాలమిత్యవి పాలం తేజసేజపాలం అజపాలమిరాయై అజపాలమిత్యజ పాలం ఇరాయై కీనాశం కీనాశం కీలాలాయ కీలాలాయ సురాకారం సురాకారం భద్రాయ సురాకారమితి సురాకారం భద్రాయ గృహపం గృహవగ్రశ్రేయసే గృహపమితి గృహపం శ్రేయసే విత్తథం విత్తథమాధ్యక్షాయ విత్తథమితి విత్తథం ఆధ్యక్షాయ నక్షత్రారం ఆధ్యక్షాయేత్యాది పక్షాయ అనుక్షత్రారమిత్యను క్షత్రారం వాయీ దార్వాహారం దార్వాహారం ప్రభాయీ దార్వాహారమితి దారు ఆహారం ప్రభాయా అగ్నేహం ప్రభాయాయితి ప్రభాయీ అగ్నేహం రధ్నస్య అగ్నేహమిత్యగ్ని ఏహం రధ్నస్య విష్టపాయ విష్టపాయాభిషేక్తారం అభిషేక్తారం వరిషిష్ఠాయ అభిషేక్తారమిత్యభిషేక్తారం వరిషిష్ఠాయ నాకాయ నాకాయ పరివేక్తారం పరివేష్టారం దేవలోకాయ పరివేష్టారమితి పరివేష్టారం దేవలోకాయ వేషితారం దేవలోకాయేతి దేవ లోకాయ ప్రేషితారం మనుష్యలోకాయ మనుష్యలోకాయ ప్రకటితారం మనుష్యలోకాయేతి మనుష్యలోకాయ ప్రకటితారాం సర్వేభ్యః ప్రకటితారమితి ప్రకటితారం సర్వేభ్యో లోకేభ్యః లోకేభ్యః ఉపసేక్తారం ఉపసేక్తారమవారిత్తి ఉపసేక్తారమిత్యోపసేక్తారం అవారిత్తి వధాయ అవారిత్యాయిత్యవృత్తి వధాయోపమంచితారం ఉపమంచితారం మేధాయ ఉపమంచితారమిత్యోపమంచితారం మేధాయ వాసఃపల్పూలీం వాసఃపల్పూలీం ప్రకామాయ వాసఃపల్పూలీమితి వాస పల్పూలీం ప్రకామాయ రజయిత్రీం ప్రకామాయేతి ప్రకామాయ రజయిత్రీమితి రజయిత్రీం హృదయేస్తేన హృదయం స్తేన హృదయం వైరాహత్యాయ స్తేన హృదయమితి స్తేన హృదయం వైరాహత్యాయ పిశూనం వైరాహత్యాయేతి వైరాహత్యాయ పిశూనం వివిక్తై వివిక్తై క్షత్తారం వివిక్తాయి వివిక్తై క్షత్తారమౌపద్రష్ట్యాయ ఔపద్రష్ట్యాయానుక్షత్తారం ఔపద్రష్ట్యాయేత్యోపద్రష్ట్యాయ అనుక్షత్తారం బలాయ అనుక్షత్తారమిత్యను క్షత్తారం బలాయానుచరం అనుచరం భూమ్నే అనుచరమిత్యను చరం భూమ్నే పరిష్కందం పరిష్కందం ప్రియాయ పరిష్కందమితి పరిష్కందం ప్రియాయ ప్రియవాదినం ప్రియవాదినమరిష్ట్యై ప్రియవాదినమితి ప్రియవాదినం అరిష్ట్యాశ్వసాదం అశ్వసాదగ్రస్వర్గాయ అశ్వసాదమిత్యశ్వసాదం స్వర్గాయ లోకాయ స్వర్గాయేతి స్వహాగ్రాయ లోకాయ భాగదుఃఖం భాగదుఃఖం వరిషిష్ఠాయ భాగదుఃఖమితి భాగదుఃఖం వరిషిష్ఠాయ నాకాయ నాకాయ పరివేష్టారం పరివేష్టారమితి పరివేష్టారం